మదిలో యేసుని మధుర విందు మహనీయులుగా మలచేరిందు. మదిలో యేసుని మధుర విందు మహనీయులుగా మలచేరిందు. తన దేహముగా మార్చేరిందు తనలో ఏకము చేసేది విందు. తన దేహముగా మార్చే మధుర బిందు మహనీయులుగా మలచే బిందు. ఆబేలుని అర్పణ విందు మెల్కీసెదే కుని యాజక విందు. ఆబేలుని అర్పణ విందు మెల్కీసెదే కుని యాజక విందు. అబ్రహాముని నడిపిన విందు దివిని భువిని కలిపిన విందు. అబ్రహాముని మధుర విందు మహనీయులుగా మలచే విందు. జన సుమధుర విందు మానవాళికి రక్షణ విందు. ఇశ్రాయేలును కాచిన విందు దివిని భువిని కలిపిన విందు. ఇశ్రాయేలును కాచిన విందు దివిని భువిని కలిపిన విందు. దివిని భువిని కలిపిన విందు మదిలో యేసుని మధుర విందు మహనీయులుగా మలచే విందు. శరీర రక్తపు విందు శాశ్వత జీవముని చెడి విందు. క్రీస్తు శరీర రక్తపు విందు శాశ్వత జీవముని చెడి విందు. దివ్య భోజముగ వెలసిన విందు దివిని భువిని కలిపిన విందు. దివ్య భోజముగ వెలసిన విందు కలిపిన విందు. మదిలో యేసుని మధుర విందు మహనీయులుగా మలచే విందు. శక్తితో మమ్ము నింపిన విందు. స్వస్థతమాకు వసదిన విందు శక్తితో మమ్ము నింపిన విందు నిస్పృహ నుండి బ్రోచిన విందు దివిని భువిని కలిపిన విందు నిస్పృహ నుండి బ్రోచిన విందు దివిని భువిని కలిపిన విందు దివిని భువిని కలిపిన విందు పదిలోయేసుని మధుర విందు మహనీయులుగా మలచే విందు పదిలోయేసుని మధుర విందు మహనీయులుగా మలచే విందు తన దేహముగా మార్చే విందు చేవిందు తనలో ఏకము చేసెడి విందు మదిలో యేసుని మధుర విందు మహనీయులుగా మలచే విందు.